ఉషణ్వైవాదశ్రవదసర్వేదసందదౌ తస్య హనచికేతానామ పుత్రాసా రఘుంహకుమారకుం సంతం దక్షిణావినీయమానాదుశ్రద్ధావివేశ సహోవాచ తదకస్మై మాందాసీతి ద్వితీయం తృతీయం రఘుంహపరీత ఉవాచ నృత్యవేత్తా దదామీతి రఘుంహస్మోక్షితం వాగభివదతి గౌతమకుమారమిది సహోవాచ హయేహ మృత్యోర్గృహాన్ మృత్యమేవేత్వా దామిది తమ వై ప్రవసంతం గంతాసీతి హోవాచ తస్మతిస్వరాత్రేణాస్వాంగృహేవసదా పృచ్చేత్ కుమారకతిరాత్రేరవాప్సేరిది విశ్వేతి ప్రతిబ్రూదాత్ కిం ప్రథమాగం రాత్రిమాష్టాయిది ప్రజాంతయిది కిం ద్వితీయామిది అశోకస్తయిది కిం తృతీయామిది సాధుగృత్యాంతయిది తమ వై ప్రవసంతం జగామ తస్వరాత్రేరణాస్వాంగృహవాస తమాగత్యమప్రచ్చ కుమారగతిరాత్రేరవాసేరిది విస్తైతి ప్రత్యువాచ కిం ప్రథమాగం రాత్రిమాష్టాయిది ప్రజాంతయిది కిం ద్వితీయామిది అశోకస్తయిది కిం తృతీయామిది సాధుగృత్యాంతయిది నమస్తేస్తు భగవైరిహోవాచ వరం వృణేష్మేది విధనమేమ జీవన్మయానీతి ద్వితీయం వృణేష్మేది ఇష్టాపూర్తయోర్మేక్షతిం బ్రూహీతి హోవాచ తస్మై హైతమగ్నిం నాజకేనమువాచ తదో వేతస్యేష్టాపూర్తేనాక్షీయతే నాస్యేష్టాపూర్తే క్షీయతే యోగ్నిం నాచికేతం చినుతే యోజేనమేవం వేద తృతీయం వృణేష్మేది మృత్యోర్మేపజలిం బ్రూహీతి హోవాచ తస్మై హైతమగ్నిర్నాచికేతమువాచ తదో వేదోపునర్మృత్యుమలేన అపునర్మృత్యుంజయతి యోగ్నిర్నాచికేతంజనుతేనమేవం వేద ప్రజాపతిర్మే ప్రజాకామస్తపోతప్యత హిరణ్యముదాస్యత్నోప్రాస్యతస్మైనాచ్ఛదయన్ తద్వితీయం ప్రాస్యత్ తదస్మై నైవాచ్ఛదయత్ తద్వితీయం ప్రాస్యత్ తదస్మై నైవాచ్ఛదయత్ తదాత్మన్నేవ హృదయేజ్ఞో వైష్మానరే ప్రాస్యత్ తదస్మాచ్ఛదయత్ తస్మాధ్యరణ్యంగరిక్షబ్ధానాం భుంజత్ప్రియతమం హృదయజగుభి సమేతమేవనావిందతే యస్మైతాం దక్షిణామనేష్యత్ ఆగస్మాయి మహస్తాయ దక్షిణాయాలయత్ తాం ప్రత్యగృహ్ణాత్ రక్షాయత్వా దక్షిణాం ప్రతిగృహ్ణామేతి సోదక్షత దక్షిణాం ప్రతిగృహ్య రక్షతే హవే దక్షిణాం ప్రతిగృహ్య ఏవం వేద ఏతద్ధస్వమేతద్విద్వాగుంసో వాజశ్రవసా గోతమాః అప్యనోదేశ్యాం దక్షిణాం ప్రతిగృహ్ణంతి ఉభయేన వయం రక్షిష్యామః ఏవ దక్షిణాం ప్రతిగృహ్యేతి తే రక్షం దక్షిణాం ప్రతిగృహ్య రక్షలే హవీరక్షిణాం ప్రతిగృహ్య ఏవం వేద ప్రహాణ్యం లీనాది రఘుహైతమేకే పశుబంధకేవోత్తరవేద్యాచిన్వతే ఉత్తరవేది సంవితగేషోగ్నిర్వదంతరన్నుర్యాత్ ఏతమగ్నిం కామేణ వ్యర్థయేత్ శ్రేయం కామేణ వ్యర్థ కామేణ వ్యర్థయేత్ సౌమ్యేవామేణమద్భరే చిన్వీత భూయిష్ఠా ఆహుతయో హూయేరన్నే ఏతమగ్నిం కామేణ సమర్థయతి సయేణం కామేణ సమర్థ కామేణ సమర్థయతి అథ హైణం పునర్షయ ఉత్తరవేద్యామేవ సత్రియమచిన్వద తదో వీదే విందంత ప్రజా అభిస్వర్గం లోకమజయన్ విందదేవ ప్రజా అభిస్వర్గం లోకం జయతి యోగ్నాచికేతేనమేవం వేద అథ హీనం వాగనర్థికామః యథాన్యుక్తమేవోపదధే తదో వీదగేతామధ్యమార్ధనోత్ యామిదం వాగనర్థః ఏతామధ్యమర్థనోతి యామిదం వాగనర్థః యోగ్నాచికేతేనమేవం వేద అథ హీనం గోపలో వాష్ట పశుకామః వాంతమే విజిజ్ఞే పంచపురస్తాద్ పంచదక్షిణతః పంచపశ్చాద్ పంచోత్తరతః ఏకాం మధ్యే తదో వై సహస్రం పశూన్ ప్రాప్నోత్ సహస్రం పశూనాప్నోతి యోగ్నాచికేతృతే యౌజైనమేవం వేద అథైనం ప్రజాపతిర్జ్యేష్ఠకామోషకామ ప్రజనగామ త్రిపదమే విజిజ్ఞే సప్తపురస్కాద్ త్రిశ్వదక్షిణ సప్తపశ్చాద్ త్రిశ్వత్తరద ఏకాం మధ్యే తదో వేద ప్రయసో జ్యేష్ఠమాప్నోత్ ఏతాం ప్రజాతిం ప్రజాయత యామిదం ప్రజా ప్రజాయంతే త్రిపద్వే జ్యేష్ఠం మాతా పితా పుత్రః త్రిపత్ప్రజననం ఉపస్థో యోజన్మధ్యమా ప్రయసో జ్యేష్ఠమాప్నోతి ఏతాం ప్రజాతిం ప్రజాయతే యామిదం ప్రజా ప్రజాయంతే యోగ్నాచికేతంచినతే యౌజైనమేవం వేద అథైనమింద్రో జ్యేష్ఠకామః ఊర్ధ్వా ఏవోపదధే తతో వేదజ్యేష్ఠమగచ్చత్ జ్యేష్ఠం గచ్చతి యోగ్నాచికేతంచినతే యౌజైనమేవం వేద అథైనమసావాదిత్యస్వర్గకామః రాజీరేవోపదధే తతో వేదాభిస్వర్గం లోకమజయత్ అభిస్వర్గం లోకం జయతి యోగ్నాచికేతంచినతే యోజైనమేవం వేద హయదీచ్చేజస్వీశస్వీ బ్రహ్మవర్తసే స్యామిది ప్రాణాహోదర్భ్యుజ్ఞాసర్పేం ప్రాఘాద్విషస్వతి సామాప్రోర్ణోదో తేజసాయుషసా బ్రహ్మవర్తసేనేది తేజస్వేషస్వీ బ్రహ్మవర్తసే భవతి అభిదీచ్చేద్ భూయిష్టం మే శ్రద్ధీరన్ భూయిష్టా దక్షిణానయే దక్షిణాయమానా ప్రాచే ప్రాచేది ప్రాచేజుధానా స్వాహేజు శ్రువేణోపహత్యాహమనీయే భూయాద్ భూయిష్టమేవాస్మై శ్రద్ధే భూయిష్టా దక్షిణానగంది పురేషముపధాయ అగ్నిం ప్రణీయోపసమాధాయ ఆహుయేర్జోది త్వమగ్నేర్ద్రైషదృద్ధేయస్య రూపం అగ్నా విష్ణోర్ధారాగా అన్నపద ఇత్యన్న హోమ సప్తజ్ఞేషప్తాయుష్మే ఇమంతయా లోకమభిజయే అథోయా అస్మిల్లోకే దేవతాయుజ్యమిందోకరామాప్నోదే అంతరిక్షలోకంతరాభిజయే అథోయాంతరిక్షలోకే దేవతాః ప్రాసాగుంజాయుజ్యగుందలోకరామాప్నోతి యాంతరీయాముపధాయి అముంతయా లోకమభిజగయి అథోయాముష్మల్లోకే దేవతాః ప్రాసాగుంజాయుజ్యగుందలోకరామాప్నోతి అథోయామూలితరాష్టాదశేవామీ మురవస్వరీయాగుండస్థలోకాః తానేవతాభిరభిజగయి కామచారోహవాస్థోరుషదమీయస్థలలోకేషు భవతి యోగ్నాచికేతంచినతే యౌజైనమేవం వేద సంవత్సరో వా అగ్నాచికేతః కస్య వసంతశిరః ఏష్మా దక్షిణపక్షః వర్షా ఉత్తరః శరత్పుచ్చం మాసాకర్మకారాః అహోరాత్రేషు రుద్రీయం పర్జన్యావసోర్ధారాః యథా వై పర్జన్యస్వృష్టం మృష్ట్వా ప్రజాభ్యః సర్వాన్ కామాన్ సంపూరయతి ఏవమేవ సర్వాన్ కామాన్ సంపూరయతి యోగ్నాచికేతంచినుతే యౌజైనమేవం వేద సంవత్సరో వాగ్నాచికేతః తస్య వసంతశిరః గ్రీష్మో దక్షిణపక్షః వర్షాపుచ్చం శరదుత్తరపక్షః హేమంతో మధ్యం పూర్వపక్షాశ్చిదయః అపరపక్షాః పురీషం అహోరాత్రానీష్టకాః ఏదవాపసోః అగ్నిరగ్నిమయః పునర్నవః అగ్నిమయోః మే పునర్నవో భూత్వా స్వర్గం లోకమేది ఆదిత్యస్య దారిద్ర్యం యోగ్నాచికేతంచినతే యోజైనమేవం వేద ఓం తుభ్యంతాన్యస్తమాశ్యామదం కామమగ్నే ఆశానాం త్వా విశ్వాశాః అరుణోద్యానమృతమిదనుమజేత్వం కామభూతస్య కామస్తదగ్రే బ్రహ్మయజ్ఞానం పితా విరాజాః యజ్ఞో రాయో యజ్ఞః ఆపో భద్రాది పశ్యామి తుభ్యం ఫలం ద్వియో దేహ్యః ఓర్వందేవాపరేణ ప్రాణాపానౌ అభివాహ్యస్పృష్టం దేవేభ్యో వై స్వర్గో లోకస్థిరోభవయ ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వైనో లోకస్థిరోభూన్ తమన్విచ్ఛేది తయ్యజ్ఞకృతుభిర్వైక్షే తయ్యజ్ఞకృతుభిర్నాన్వవిందే అమిష్టిభిర్న్వైక్షే అమిష్టిభిర్న్వవిందే దృష్టేనామిష్టిత్వం ఏత్రయో హరీనామ తాయుక్త ఈర్త్యాదక్షణే పరోక్షేణ పరోక్షప్రియాయుభిదేవాః తమాశాః ప్రవీద ప్రజాపద ఆశయావేశ్రామ్యసి అహమువాశాస్మి మాన్వేదస్వాత్ అసలే సత్యాశా భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి స ఏతమగ్నయే కామాయ పురోణాశమష్టాకపాలంజనమవద్ ఆశాయీశ్వరం అనుమత్తేశ్వరం తనోవేదస్య సత్యాశా భవద్ అనుస్వర్గం లోకమవేందద్ సత్యాహవాస్యాశా భవతి అనుస్వర్గం లోకం వ్యందది ఏదేన అభిధాయతేనం వేద స్తోత్రజుహోది అగ్నయే కామాయ స్వాహాశాయై స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపదే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేది హంగామో బ్రవీద్ ప్రజాపదే కామేన వైశ్రామ్యసి అహమే కామోస్మి మాం నయజస్వ అథే సత్యకామో భవిష్యతి అనుస్వర్గం లోకం వ్యత్సతి సగేతమగ్నయే కామాయ పురోణాశమష్టాకపాలంజనమపద్ కామాయ జరం అనుమత్తేతరం తదో వేతస్య సత్యకామోభవద్ అనుస్వర్గం లోకమవిందే సత్యో హవాస్య కామోభవతి అనుస్వర్గం లోకం విందది ఏదేన హవిషాగతేన దేవం వేద సోత్రజుహోతి అగ్నయే కామాయ స్వాహ కామాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే తిష్టకృతే స్వాహేది అహం బ్రహ్మాబ్రవీద్ ప్రజాపతే బ్రహ్మణా వైశ్రామ్యసి అహమువై బ్రహ్మాస్మి మాన్నయజస్వ అథులే బ్రహ్మణ్వాన్ యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసేది సహేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలంజనపపద్ బ్రహ్మణేతరం అనుమత్తేతరం తదో వేదస్య బ్రహ్మణ్వాజ్ఞోభవద్ అనుస్వర్గం లోకమవిందన్ బ్రహ్మణ్వానహవాస్తేజ్ఞోభవద్ అనుస్వర్గం లోకం విందనే యగేతేన హవిధాయుజేన దేవం వేద స్తోత్రజుహోయి అగ్నయే కామాయ స్వాహ బ్రహ్మణే స్వాహ హనుమత్తే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్పష్టకృతే స్వాహేది యజ్ఞోబ్రవీద్ ప్రజాపతయజ్ఞేన వైశ్రామ్యసి అహమువైయజ్ఞోస్మి మాన్మయజస్వ అసలే సత్యో యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి స్వగేతమగ్నయే కామాయ పురోణాశమష్టాకపాలంజనమపజ యజ్ఞాయతరం అనుమత్తేతరం తదో వేదస్య సత్యో యజ్ఞో భవజ అనుస్వర్గం లోకమవిందే సత్యో హవాస్యజ్ఞో భవతి అనుస్వర్గం లోకం విందే హవిషాయతేన దేవం వేద స్తోత్రజుహోది అగ్నయే కామాయ స్వాహ యజ్ఞాయ స్వాహ హనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నియే స్పృష్టకృతే స్వాహేది అవాపో బ్రువన్ ప్రజాపతే కామాశ్రువా ఆపస్మ అస్మాన్యజస్వ అసత్తై సర్వే కామాశ్రయిష్యందే అనుస్వర్గం లోకం వేత్సతి సగేతమగ్నయే కామాయ పురోణాశమష్టాకపాలం నిరవపద్ అభ్యశ్వరం అనుమత్తేజరం తదోవేదస్మిన్ సర్వే కామాశ్రయంత అనుస్వర్గం లోకమవిందే సర్వే హవాస్మిన్ కామాశ్రయంతే అనుస్వర్గం లోకం విందది యగేతేన హవిషాయజతే యువజైన దేవం వేద స్తోత్రజుహోతి అగ్నయే కామాయ స్వాహాభ్యస్వాహ అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్విష్టకృతే స్వాహేది తమగ్నిర్బలిమానం భవేత్. ప్రజాపతేగ్నయే వైపరిపదే సర్వాణి భూతాని బలిగం హరంతి అహమువాగ్నిర్బలిమానస్మి మాన్యస్వా అథ తే సర్వాణి భూతాని బలిగం హరిష్యంతి అనుస్వర్గం లోకం వేత్సరీ సగేతమగ్నగే కామాయ పురోటాశమష్టాగమానంజనమపదే అగ్నగే బలిపదే జలం అనుమత్తే జలం తదోమే తస్మై సర్వాణి భూతాని బలిమహరన్ అనుస్వర్గం లోకమమిందన్ సర్వాణి హవాస్మై భూతాని బలిగం హరంతి అనుస్వర్గం లోకం విందేన దేవం వేద సోత్రి అగ్నగే కామాయ స్వాహాగ్నగే బలిపదే స్వాహా అనుమత్తే స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నగే తృష్టకృతే స్వాహేతి తమను విత్తిరబ్రవీత్. ప్రజాపతే స్వర్గం మే లోకమను విత్సతి అహమువాను విత్తిరస్మి మాన్మయస్వా అసలే సత్యాను విత్తిర్భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి సగేతమగ్నగే కామాయ పురోడాశమష్టాగమాలంజనమపజె అనువిత్తేతరం అనుమత్తేతరం తదో వేదస్య సత్యానువిత్తిరభవతి అనుస్వర్గం లోకమవిందే సత్యాహమాస్యానువిత్తిర్భవతి అనుస్వర్గం లోకం విందే ఏదేన హవిషాయుజే యోజేన దేవం వేద సోత్రయోది అగ్నగే కామాయ స్వాహానువిత్తే స్వాహా అనుమత్యై స్వాహా ప్రజాపతయే స్వాహా స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే స్వాహేది నామాజేతా సప్త స్వర్గస్య లోకస్య ద్వారః వివశ్యే నయోనువిత్తయో నామ ఆశా ప్రథమా గోరక్షతి కామో ద్వితీయా బ్రహ్మ తృతీయా యజ్ఞస్య తృతీ ఆపః పంచమీ అగ్నిర్బలిమాన్ షష్ఠీ అనువిత్య సప్తమీ అనుభవే స్వర్గం లోకం విందతి కామచారస్య స్వర్గే లోకే భవతి ఏదాభిరిష్టభిర్విదతే యువతైనా ఏవం వేద తాస్వన్మిష్టి అష్టో హి వరాంజ్యాచ్చ స్త్రీయాభారకం సమృద్ధి తపసా దేవా దేవతామగ్రాయన్ తపసర్వమిందన్ తపసా సుభద్రాణుధామారాదే ఏనేదం విశ్వం పరిభోజయ్యదస్తి ప్రథమజం దేవయో హవిషా విధేమ స్వయంభ బ్రహ్మ పరమన్న భోజనే సగేవ పుత్రస్య పితాసు మాతా తమోహ యక్షం ప్రథమగం సంభూవ శ్రద్ధయా దేవో దేవత్వమశ్రుతే శ్రద్ధా ప్రతిష్టా లోకస్య దేవీ సానోనిషానోపయజ్ఞమాగాద్ కామవత్సామృతం దుహానా శ్రద్ధా దేవీ ప్రథమజాదితస్య విశ్వస్య భక్తే జగన ప్రతిష్టా ఆగిశ్రద్ధాగం హవిషా యజామహే సానో లోకమృతం దృధాతు ఈశానా దేవీ భువనస్యాధిపత్ని ఆగాత్ సత్యగం హవిరతం జుషాణం యస్మాత్ దేవాయజ్ఞే భువనం చ విశ్వే తస్మై విధేమ హవిషాఘేన యథా దేవీ సమాజం వదేమ యస్య ప్రతిష్టోర్వంతరిక్షం యస్మాత్ దేవాయజ్ఞే భువనం చ సర్వే తత్సత్యమర్చతుమయజ్ఞన్న ఆగాత్ బ్రహ్మాహుదీర్వమోదమానం మనసోపశే సర్వమిదం భూవ నాన్యస్య మనోపశమన్యాగ భీష్మో హి దేవ సహసస్తహీయాన్ ఆగూదీనామధిపతిజేతాం చ సంకల్పజూజం దేవం విపశ్చిం మనోరాజానమిహ వర్ధయంతః ఉపహవే సుమతో శ్యామ శరణం పవిత్రం విజతం పురాణం ఏన భూతస్తర దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః ఆత్మానమరాదింతరేమ లోకస్య ద్వారమచ్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్యాజమానం బృహస్పద అమృతస్య ధారామగుధాదోహమానం శరణం నో లోకే సుషితాం దధాతు అగ్నిర్మూర్ధా భువః అరుణోద్యానమజనన్విలనపదే త్వం హవ్యవాహగ్నిష్టం దేవేభ్యో వై స్వర్గో లోకస్థిరో భవత్ హే ప్రజాపతిమబ్రువన్ ప్రజాపదే స్వర్గో వైనో లోకస్థిరాభూత్ అమన్విచ్ఛేది తయ్యజ్ఞ కృతిభిరన్వైచ్ఛతి తయ్యజ్ఞ కృతిభిర్నాన్వవిందతే తమక్షన్మేక్షన్మవిందేష్ణేనామిష్ణిత్వం ఏష్టయో వై నామ ఆయుష్ట ఇత్యామిక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయుధిదేవాహమువై తపోస్మి మాన్వేజస్వా అథేదత్యంతపో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సజీతి సేతమాజమష్టాగపాలం నిరపవద తపసేజరం అనవర్తేజరం సత్యంతపోభవద అనుస్వర్గం లోకమిందే సత్యగం భవాసదమాభవదే అనుస్వర్గం లోకం విందే అదేదేనాయుదేం వేద స్తోత్రులిహోది అగ్నే స్వాహ తమసే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నే స్వాహే అగ్నిశ్రద్ధాబ్రవీద్ ప్రజాపతే శ్రద్ధయా వై శ్రావ్యసి అహమువై శ్రద్ధాస్మి మాగ్నేజస్వ అథే సత్యా శ్రద్ధా భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి సేతమాగమష్టాగపాలంజలవే శ్రద్ధాయీధరం అనుమత్యేతరం తదోపేత సత్యా శ్రద్ధాభవే అనుస్వర్గం లోకమవిందే సత్యాహవాస్య శ్రద్ధాభవే అనుస్వర్గం లోకం విందేన దేవం వేద స్వాతృజోది అగ్నే స్వాహ శ్రద్ధాయై స్వాహ హనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నేష్టకృతే స్వాహేతి సత్యమం బ్రవీన్ ప్రజాపతే సత్యేన వై శ్రామ్యసి అహమవి సత్యమస్మి మాన్మేజస్వ అసలే సత్యం సత్యం భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి సగేణమాజ్ఞేయమష్టాగపాలంజలపదే సత్యాయుధరం అనుమత్యేతరం తదోపేతస్సు సత్యం సత్యమభవే అనుస్వర్గం లోకమవిందే సత్యగం భవాస్య సత్యం భవే అనుస్వర్గం లోకం విందేణ దేవం వేద స్తోత్రుహోది అగ్నే స్వాహ సత్యాయ స్వాహ అనుమతి స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నే సృష్టకృతే స్వాహేది బ్రహ్మణో బ్రవీద్ ప్రజాపతే మనసా వై శ్రామ్యసి అహమవై మనోస్మి మాన్మేజస్వ అసలే సత్యం మనో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి అయేతమాజమష్టాగపాలజ్ఞలభవే మనసేతరం అనవత్యేతరం తదో వేదస్సు సత్యం మనోభవతే అనుస్వర్గం లోకమవిందే సత్యం భవాస్స మనోభవతే అనుస్వర్గం లోకమవిందే అయేతేన హవిహాయతే యోజేన దేవం వేద స్తోత్రయోది అగ్నే స్వాహ మనసే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నే స్పష్టకృతే స్వాహేది అంచరణమబ్రవీద్ ప్రజాపతే చరణేన వైశ్రామ్యసి అహమువై చరణమస్మి మాన్మేజస్వ అథలే సత్యం చరణం భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్సతి సయేతమాజ్ఞేయమష్టాగపాలంజనమవదే చరణాయ జలం హనుమత్యే జలం తదోపేతస్య సత్యం చరణమభవే అనుస్వర్గం లోకమవిందే సత్యగుణాశ్రచరణం భవతే అనుస్వర్గం లోకం విందేణాయుదేం వేద స్తోత్రజోది అగ్నే స్వాహ చరణాయ స్వాహ హనుమత్యై స్వాహ స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నే సృష్టకృతే స్వాహేది తావాగేత పంచస్వర్గస్థ లోకస్య ద్వార అపాఘాన విత్తయో నామ తమః ప్రథమాగో రక్షతి శ్రద్ధా ద్వితీయా సత్యం ద్వితీయా మనశ్చతుర్థీ శరణం పంచమే అనుభవే స్వర్గం లోకం విందది కామచారోస్య స్వర్గే లోకే భవతి ఏనాభిరిష్టభిర్గజతే యోగేనాయమం వేద తాస్మన్ముష్టే పష్టౌహేమనాగ్యంజాత్యహంసం చ స్త్రియై చ భార్యయో సమృద్ధే బ్రహ్మవే చతుర్హోదారః చతుర్హోదర్భ్యోధిజ్ఞోజన్మినః నైనకం శబ్దం నాభిజరమాగచ్చతి ఏమం వేద యో భవే చతుర్హోదనాం చతుర్హోదృతమం వేద అథోగంజోత్మన్ సర్వాహస్మైర్కల్పంతె వాయస్పతిర్హోతృతుర్హోదృణ అగ్నిర్హోతృణ వాగ్భోదృణ మహావిర్హోదృణ ఏతద్వై చతుర్హోదృతం అథో పంచహోదృత్తం సర్వాస్మై కల్పంతే యేం వేద ఏషామీ సర్వవిద్యా ఏతద్భేదజం ఏషాంగిస్వర్గస్ లోకస్యాంగిస్మృతి ఏదానుయోధ్యేతరసం స్వరే అనవబ్రవస్సర్వమాయే విందలే ప్రజాయస్మాశంగోపత్యం బ్రహ్మవర్తసే భవతి ఏదానుయోధ్యేతి శృణోత్యాత్మానం ప్రజాం పృతేన ఏతానువారణౌపవేశాంతకార ఏదేర్ధివాదమపాయే అథో విశ్వం పాత్మానం స్వదేయో ఏదానిలోధ్యేది అధివాదండేది అథో విశ్వం పాత్మానం స్వరేది ఏదేరగ్ఞన్వేద స్వర్గకామ ఏదేరాజస్కామ ప్రజాపశుకామో వా దక్షిణత ప్రాంతర్హోదారం పశ్చాదం పంచహోదారం ఉత్తరద ప్రాంతకం షడ్హోదారం ఉపయిష్టాత్ ప్రాంతకం సప్తహోదారం యథావకాశగ్రహాన్ యథావకాశం ప్రగ్రహాన్ లోకం వృణాశ్చ సర్వాస్తా దేవదా ప్రీతాభీష్టా భవంతి వజ్రేణీ పాపానం ధాతృవ్యగ్నిస్తృణుతే అక్ష సంవిరస్చేద్య ఏతావానవేరథ యావత్పక్ష రసంవిరమే జునుదే ఇవమే లోకం పశు మధ్యేనాభిజయతి అథో అగ్నిష్టోమేన అంతరిక్షముఖ్యేన స్వరాత్రేణ సర్వాన్ లోకాన్ హీనేన అథో సత్రేణ పరోదక్షిణ పరేణైవ పరగ్ని స్పృణోతి ఆత్మాహివన ఏకవింశతిర్దక్షిణా దాది ఏకవింశోపాయుత స్వర్గో లోక స్వర్గం లోకమాప్నోతి అసావాదిత్యేకవింశ అమ్మేవాదిత్యమాప్నోతి శతరం దాది శతాయు పురుషేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టయి సహస్రం దాది సహస్ర సంవిద స్వర్గో లోక స్వర్గస్ లోకస్యాభిజిత్తి అన్విష్టకం దక్షిణాదాది సర్వాణి వ్యాగుంధి సర్వస్యాద్యే సర్వస్యావరుద్ధ్యై యజన విందేత మంథానేతావతోదవ్యాదోదనానువా అశ్నుతేరం కామం యస్మై కామాయాగ్నిశ్రీయతే పష్టోహేంతర్వదేంద్రద్యాద్ హాయి సర్వాణి వ్యాగుంధి సర్వస్యాద్యే సర్వస్యావరుద్ధ్యై హిరణ్యం దాది హిరణ్యజ్యోతిరేవ స్వర్గం లోకమేది బాహోదాది తేనాయ ప్రజలే వేది తృతీయేద త్రిసత్యాదేవా సత్యమగ్నిశుబంధే బ్రాహ్మణం బ్రూయాద్ నేతరేషు యో హవీ చతుర్హోత్రేణ సుమనం దర్పే ద్రవ్యాయేన దర్పే ప్రజయా పశుభిధో నమది ఏతే వై చతుర్హోతారో సుమనం దర్పే ద్రవ్యా ఏ బ్రాహ్మణాహువిద ఏభ్యోయక్షిణానయే దృష్టజ్ఞ సద్ అగ్నిమస్తు వృంజీరన్ తేభ్యో యథా శ్రద్ధం దద్యాద్ సృష్టమేవేదక్రియతే నాస్యాగ్నిం వృంజతే హిరణ్యేష్టకో భవతి యావదుత్తమమంగులికాండంజ్ఞపురుషా సంవినం తేజో హిరణ్యం యది హిరణ్యం న విందేత్ శర్కరాక్తా ఉపలభ్యాద్ తేజోషతం సదేజసమేవాగ్నిజే అగ్నిం చిత్తాసో ప్రావణ్యాయేద మైత్రావరుణ్యా వా వీర్యేణ్యదేవీర్యస్ధాది బ్రహ్మణ సాయుధ్యం సులోకదామాప్నోతి ఏదాసామేవ దేవతానాగం సాయుధ్యం సాక్షిదాగం సమమానలోకదామాప్నోతి ఏనమగ్నించినుతే యోజైనమేవం వేద ఏతదేవ సావిత్రే బ్రాహ్మణం అసో నాచికేతే యామృతం యమర్త్యం యచ్చ ప్రాణిత యచ్చ సర్వాస్తాయిష్టగా కృత్వా ఉపగాపుదాధేన బ్రహ్మణ జగాదే పతగాంగస్పద్భ్రమాసీన సర్వాస్త్రియ సర్వాన్ పుంస సర్వన్నస్త్రీముగం జయే సర్వాస్తావంత పాగంసవో భూమే సంఖ్యాదేవ భాగ్యా సర్వాస్తావంతభూషా పశూనా పృథివ్యాం పుష్టిరిహితా సర్వాస్తావతిగతా సర్వా అప్సందశ్చాశ్రుతా సర్వాస్తావతి శర్కరాధృతే అస్యాం పృథివ్యాముధి సర్వాస్తావంతోస్మానోస్యాం పృథివ్యాం ప్రతిష్టా ప్రతిష్ఠితా సర్వాస్తావేర్వేరుధ సర్వా ప్రతిష్ఠితా పృథివీమన సర్వాస్తావదేలోషధే సర్వా ప్రతిష్ఠితా పృథివీమన సర్వాస్తావంతోగణస్పయ అస్యాం పృథివ్యామధి సర్వాస్తావంతో గ్రామ్యా పశవ సర్వే ఆరణ్యాశ్రయే సర్వాస్తావాదశ్వాద అపాదోదర్పిణ సర్వాస్తావదాంజనముచ్యతే దేవత్రాయమానుషం సర్వాస్తావత్కృష్ణాయ సందర్వం దేవత్రాయమానుషం సర్వాస్తావల్లోహాయ సందర్వం దేవత్రాయమానుషం సర్వాస్తావంశే సగం సర్వంతపో దేవత్రాయమానుషం సర్వాస్తావ్యగౌరజనం దేవత్రాయమానుషం సర్వాస్తావర్ణగౌహరిదం దేవత్రాయమానుషం సర్వాస్తాష్టకృత్వా ఉపగాముఖాధే తేన హిరాదేన బ్రహ్మణా దయా దేవతయాంజస్పధ్రువాధీన సర్వాశోదిక్షో యచ్చాంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాష్టకా కృత్వా ఉపగాముఖాధే తేన హిరాదేన బ్రహ్మణ ప్రజాదేవతాంగిరస్మధ్రువాదేన అంతరిక్షం చ కేవలం ఎచ్చాస్మిన్నందరాహితం సర్వాస్తాః ఆంతరిక్షశ్రయా ప్రజాః గంధర్వాప్సరదశ్రయే సర్వాస్తాః సర్వాణ్ సలిలాన్ అంతరిక్షే ప్రతిష్ఠితాన్ సర్వాస్తాః సర్వాణుదారాన్ సలిలాన్ స్థావరాక్రోశ్యాశ్రయే సర్వాస్తాః సర్వాధునికం సర్వాధ్వంసాన్ హిమోయుక్తీయతే సర్వాస్తాః సర్వాన్వరీచేన నేహాలోయుక్తీయతే సర్వాస్తాః సర్వా విద్యుత్ సర్వాన్ సమయోన్ హ్రాదునేగచ్చీయతే సర్వాస్తాః సర్వాశ్రవందే సరితః సర్వమప్సుజనంజయే సర్వాస్తాః యాశ్చకోప్యాశ్చనాద్యా సముద్రియాః యాశ్చ వేషందే ప్రాసదేర్యాః సర్వాస్తాః ఏతోక్తిష్ఠంతి జేమూతాః యాశ్చ వర్షంతి వృష్టయః సర్వాస్తాః తపస్తేజ ఆకాశం యచ్చాకాశే ప్రతిష్ఠితం సర్వాస్తాః వాయుం వయాగుంజి సర్వాణి అంతరిక్షజలం జయతే సర్వాస్తాః అగ్నిగం సూర్యం చంద్రం మిత్రం వరుణం భగం సర్వాస్తాః సత్యజ్ఞ శ్రద్ధాంతబోధమం నామరూపం చ భూతానాం సర్వాస్తాష్టకాః కృత్వా ఉపగామదుఃఖార్థే తేన ఋషిణా బ్రహ్మణా తయా దేవతయాంగిరస్మధ్యుపాధీన సర్వాన్ విభగం సర్వాన్ దేవాన్ దివి యచ్చాంతద్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాష్టకాః కృత్వా ఉపగామదుఃఖార్థేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్మధ్యుపాధీన యామదీస్తారకాః సర్వాః వితరారోచనే దివి సర్వాస్తాః ఋతోయజోగం జిషామాని అసర్వాంగిరశ్చయే సర్వాస్తాః ఇతిహాస పురాణం చ సర్పదేవజనాశ్చయే సర్వాస్తాః ఏచ లోకాః అంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాః యచ్చ బ్రహ్మ యచ్చ బ్రహ్మ అంతర్బ్రహ్మన్ ప్రతిష్ఠితం సర్వాస్తాః అహోరాత్రాణి సర్వాణి అర్ధమాసాగిశ్చ కేవలాన్ సర్వాస్తాః సర్వాన్ గృహోన్ సర్వాన్ భాసాన్ సంవత్సరం చ కేవలం సర్వాస్తాః సర్వం భూతకం సర్వం భవ్యం యచ్చాతోసి భవిష్యతి సర్వాస్తా ఇష్టగా కృత్వా ఉపగావృషాధే ఏదర్శినాదేన బ్రహ్మణా అయా దేవతయాంగస్మద్భ్రువాధీన రజాం రాజే మహదే జుగుచ్చదే దక్షిణామాహుర్యజామపారా అసర్వనామంగిరసాం ప్రదేజే సాం నామదేజే మహదే జుగుచ్చదే యజ్ఞపూర్వాహ్నేదేవీయతేర్వేదే తిష్టతి మధ్యే అంధః సామేనాస్తమయే మహీయతే వేదేరసోన్యస్కృభేరసూర్యః ఋగ్భ్యో జాతాగం సర్వశో మూర్తిమాహుః సర్వాగ్రయాశ్వత్ సర్వంతేజస్సావరూప్యగుంహశ్వత్ సర్వగుంభేదం బ్రహ్మణాహైవ సృష్టం ఋగ్భ్యో జాతం వైశ్యం వర్ణమాహుః యజుర్వేద క్షత్రియస్యాహుర్యోనిం సామవేదో బ్రాహ్మణానాం ప్రసూతిః పూర్వే పూర్వేభ్యోమతయేదూచుః ఆదర్శమగ్నిన్వాణాః పూర్వే విశ్వసుయోనదాః శతం వర్ణసహస్రాణి దీక్షిణాః సత్రమాసనా సహస్రాదే బ్రహ్మ బ్రహ్మాభవత్ స్వయం సత్యగం హోతైషామాసేద్విశ్వసజాసదా అమృతమేభ్యముదగాయతే రాత్రం వరివత్సరాన్ భూతగంహ ప్రస్తోతైషామాసేద్ భవిష్యత్ప్రతిజాహరత్ ప్రాణో అధ్వర్యలభవత్ ఇదగం సల్పగం విషాదనా అపానా విద్వానామృత కృతి ప్రాగచ్చదధ్వరే ఆర్తవాపగాతారః తదస్యార్థవోభవన్ అర్ధమాసాశ్చ మాసాశ్చ తమసాధ్వర్యమోభవన్ అశగం సద్బ్రహ్మణస్తేజ అచ్చాపాకోభవద్దశ నమేజాం పశాస్తాసేజ యద్విశ్వసజాసద ఊర్గాయానముదవహద్ నమోమస్తవోభవద్ ఓజోభ్యష్టోగ్రావున్నః యద్విశ్వసజాసద అమృతమేత్రేయామేజద్ మేష్ట్రేయామేజద్విజిః ఆగ్నేయేధ్రాద్విజిః సత్యాం శ్రద్ధాహైవాయజక్షయం యావత్మే విశ్వసజా ఆకూదిరమిణద్భవిః యద్భగం హక్షుచ్చైర్భ్య ఉగ్రే కృష్ణాచావహతాభ్రే వాగే జాగం సుబ్రహ్మణ్యాసేజ ఛందో యోగాను విదానతి సర్వందాని తన్వానాః సర్గస్థాతు సర్వశః అహోరాత్రే పశుపాల్యౌ భూర్తాప్రేష్యాభవన్ ప్రత్యక్షమద్ధాత సమిదాగ్ర విశాంపతిః విశ్వసజః ప్రథమా సత్రమాసురా సహస్రమం ప్రసూయే నగంతః ప్రతోహయజ్ఞే భువనస్య గోపాః హిరణ్యశకునిర్బ్రహ్మనామ హేణసోర్యస్త్రవృజేదేద్ధ పితరావృత్రేణ పితృమాన్ యోనియోనౌ ఆవేదమిన్మనుదేతం బృహంతం సర్వానుభవాత్మానకం సంపరాయే ఏషిత్యోపరిమా బ్రాహ్మణస్య న కర్మణా వర్ధతే లోకనీయాన్ తస్యైవాత్మాపదమిత్తం విజిత్వా న కర్మణా లిప్యతే పాపకేన పంచపంచాశదశ సంవత్సరాః పంచపంచాశదశ పంచదశాః పంచపంచాశదశ సప్తదశాః పంచపంచాశదేకవింశాః విశ్వసృజామ్యం సహస్ర సంవత్సరం ఏతేన వై విశ్వసృజంత తస్మాదిశ్వసృజః విశ్వమేనానవ ప్రజాయతే బ్రహ్మణ సాయుధ్యగం సలోకతాయ్యంతి ఏదామేవ దేవతానాగం సాయుధ్యం సాష్టిదాగం సమానలోకతాయ్యంతి ఏతుర్వయంతి ఏతైన ప్రాహుః ఏభ్యష్టైన ప్రాహుః ఓం హరిః ఓం కాటక సమాప్తః.